అథ సప్తదశోధ్యాయః ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే రుద్రమన్యవభూతోదయిత వే నమః బాహుభ్యాముతతే నమః యాతే రుద్రశివా తనురఘోరాపాపకాశినీ తయాస్తన్వాసంతమజాగిరిసంతాకశీ యామిషుంగిరిసంతహస్తే బిభర్షస్తవే శివాంగిరిత్రతాంకురుమాహిగ్రేపురుషం జగత్ శివేన వచసాగిరిసాక్షావదామసి ఇతానసర్వమిజ్జహదయక్ష్మగ్గేషుమనా అసత్ అధ్యవోచదధివక్తా ప్రథమో దీవ్యోభిషక్ అజీగ్రశ్చ సర్వాంజంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యో నరాచీః పరాసు వా అసంవ్యస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సు మంగళా ఏదైనగ్రరుద్రాభితో దిక్షుశ్రితా సహస్రసో వైషాగ్రహేళయీమహే అసంయో వసర్పతినీలగ్రీవో విలోహిత ఉదైనం గోపాదశ్రన్న దృశ్రన్నుదః యస్సదృష్టమేళయాదిన నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీహృషే అసో అస్య సత్వానోహంతేభ్యోకరం నమః ప్రముంచోరాజ్ఞోర్జా దేహస్తాత భగవో వప విజ్యంధన కపర్దినో విశల్యో బాణవా ఉత అనే సన్నశ్చయాయుషవ ఆభురస్య నిషంగతి పరీతే ధన్వనో హేతిరస్మాన్నత్తు విశ్వతాః అపోయేషుభిస్తవారే అస్మన్నిధేహితం యాతే హేతన్మే హృష్టమహస్తే బభూవతే ధనుః తయాస్మాన్ విశ్వతస్తమయక్ష్మయా పరిభుజా అవతత్యధనుష్ట్రాక్షసతే శుభే విజీర్యాల్యానాం ముఖా శివో నః సుమనాభవ నమస్త ఆయుధాయానా తతాయ ధృష్ణవే ఉభాభ్యాముతతే నమో బాహుభ్యాం తవ ధందనే మానో మహాంతముతమానో అద్భుతం మానవృక్షం తముతమానవృక్షితం మానో వధీయః పితరం మోత మాతరం మానః ప్రియాస్తన్వో రుద్రరీరిషః మానస్తోకేతన యే మాన ఆయుషి మానో గోషు మానో అశ్వేషు రీరిషః మానో వీరాన్ రుద్రభావినో వధీర్హవిష్మంతస్తదమిత్వా హవామహే నమో హిరణ్యవాహవేసేనాన్యే దిశాంచపతయే నమో నమో వృక్షేభ్యో హరీకేభ్యః పశూనాం పతయే నమః నమస్తశ్చింజనాజద్భిమతేవతీనాం పతయే నమో నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమః నమో బభ్రుజాయా వ్యాధినేన్నాహానాం పతయే నమో నమో భవస్య హేత్యే జగతాం పతయే నమః నమో రుద్రాయా తతాయినే క్షేత్రాణాం పతయే నమో నమః సూతాయా జీవనానాం పతయే నమః నమో రోహీతాయ స్థపతాయే వృక్షాణాం పతాయే నమో నమో భువంతయే వారివకృతాయౌషధీనాం పతాయే నమః. నమో మంత్రిణే వాణిజాయ కక్షాణాం పతాయే నమో నమః. ఉచ్చైర్ఘోషాయ క్రందయ రేవతీనాం పతాయే నమః. నమకృత్నాయ ధావతే సత్వానాం పతయే నమో నమస్సహమానాయ నివ్యాధినాభ్యాధినీనాం పతయే నమః. నమకకుభాయ నిషంగిణేహస్తేనానాం పతయే నమో నమో. నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమః. నమో వంచతే పరివంచతేస్తాయూనాం పతయే నమో నమో. నిషంగిణయుధిమతే పస్కారాణాం పతయే నమః. నమస్కృతాయుభ్యో జిఘాగ్నేసద్భ్యోమృష్ణతాం పతయే నమో నమో. ధిమద్భ్యో నక్షంచరద్భ్యో వికృంతానాం పతయే నమః. నమవృష్ణీషిణే గిరిచరాయ కులుంచానాం పతయే నమో నమాయుషుమద్భ్యో ధన్వాయుభ్యశ్చ వో నమః. నమ ఆతం వానేభ్య ప్రతిదధానేభ్యశ్చ వో నమో. నమ ఆయచ్చద్భ్యోస్యభ్యశ్చ వో నమః. నమో విసృజద్భ్యో విద్యద్భ్యశ్చ వో నమో. నమస్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమః. నమశయానేభ్య ఆసీనేభ్యశ్చ వో నమో. నమస్తిష్టద్భ్యో ధావద్భ్యశ్చ వో నమః. నమస్తభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమో. నమోశ్వేభ్యోష్వపతిభ్యశ్చ వో నమః. నమ ఆవ్యాధినేభ్యో వివిధ్యంతేభ్యశ్చ వో నమో. నమ ఉగణాభ్యస్తృగ్హతేభ్యశ్చ వో నమః. నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో. నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమః. నమో గృత్రేభ్యో గృత్రపతిభ్యశ్చ వో నమో. నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమః. నమస్సేనాభ్యస్సేనానిభ్యశ్చ వో నమో. నమో రథిభ్యో అరథేభ్యశ్చ వో నమః. నమ క్షత్రిభ్యః సంగ్రహీతృభ్యశ్చ వో నమో. నమో మహద్భ్యో అర్ధకేభ్యశ్చ వో నమః. నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమో. నమ కులాలేభ్యః కన్మారేభ్యశ్చ వో నమః. నమో నిషాదేభ్య పుణ్యశ్చేరభ్యశ్చ వో నమో. నమస్వనిభ్యో మృగయుభ్యశ్చ వో నమః. నమస్వభ్యస్వపాతిభ్యశ్చ వో నమో. నమో భవాయ చ రుద్రాయ చ. నమస్సర్వాయ చ పశుపతయే చ. నమో నీలగ్రీవాయ చ శిశికంఠాయ చ. నమస్వపద్మినే చ వ్యుత్పకేశాయ చ. నమస్వహస్తాక్షాయ చ శతభంవనే చ. నమో గిరిశయాయ చ శిపిభిష్టాయ చ. నమో మేభుష్టమాయ చేసూమతే చ. నమో హ్రస్వాయ చ వామనాయ చ. నమో బృహతే చ వర్షీయసే చ. నమో వృద్ధాయ చ సవృధే చ. నమో గ్ర్యాయ చ ప్రథమాయ చ. నమ ఆసవే చిరాయ చ. నమ శీఘ్ర్యాయ చ శీఘ్రాయ చ. నమ పూర్ణ్యాయ చ వస్పన్యాయ చ. నమో నాదేయాయ చ దీప్యాయ చ. నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ. నమః పూర్వజాయ చ పరజాయ చ. నమో మధ్యమాయ చ పగల్భాయ చ. నమో జఘన్యాయ చ బుద్ధ్యాయ చ. నమస్తోభ్యాయ చ ప్రతిసర్యాయ చ. నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ. నమస్తోభ్యాయ చ వసాన్యాయ చ. నమ ఉర్వర్యాయ చ కల్యాయ చ. నమో వన్యాయ చ కక్ష్యాయ చ. నమశ్రవాయ చ ప్రతిశ్రవాయ చ. నమ ఆసుషేనాయ చాసురథాయ చ నమస్సూరాయ చావభేదినే చ నమో దిర్మినే చ కవచినే చ నమో వర్మిణే చ వరుచినే చ నమః శ్రుతాయ చ శ్రుతసేనాయ చ నమో దుందుభ్యాయ చ హనన్యాయ చ ధృష్టమే చ ప్రమృషాయ చ నమో నిషంగినే చేసు ధీమతే చ నమస్తీక్ష్ణే సర్వే చ యుధినే చ నమస్వాయుధాయ చ సుధన్వనే చ నమస్కృత్యాయ చ పత్యాయ చ నమస్కార్త్యాయ చ నీత్యాయ చ నమకుల్యాయ చ సరస్యాయ చ నమో నాధేయాయ చ వైశంకాయ చ నమస్కోప్యాయ చ వక్త్యాయ చ నమయీభ్యాయ చ పత్యాయ చ నమోమేభ్యాయ చ విద్యుత్యాయ చ నమో వశ్యాయ చ వశ్యాయ చ నమో వాక్యాయ చ వేష్ణ్యాయ చ నమో వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ నమస్తోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమస్సంగవే చ పశుపతయ చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తాదాయ నమస్సంభవే చ మయోభవే చ నమస్సంకరాయ చ మయస్కరాయ చ నమశివాయ చ శివతరాయ చ నమపార్యాయ చ వార్యాయ చ నమప్రతరణాయ చోత్తరణాయ చ నమస్తీయభ్యాయ చ పూర్యాయ చ నమస్సష్ట్యాయ చ ఫేన్యాయ చ నమస్తికత్యాయ చ ప్రవాహ్యాయ చ నమకిగ్నేశిలాయ చ క్షయనాయ చ నమకపద్దినే చ పులస్తినే చ నమాయిరణ్యాయ చ ప్రపథ్యాయ చ నమో వ్రజ్యాయ చ గోష్ఠ్యాయ చ నమస్తల్ప్యాయ చ గేహ్యాయ చ నమో భృజ్యాయ చ నివేష్ట్యాయ చ నమకాట్యాయ చ గక్వరేష్ఠాయ చ నమస్సుష్ట్యాయ చ హరిత్యాయ చ నమపాగ్రేసువ్యాయ చ రజస్యాయ చ నమూలోప్యాయ చోలప్యాయ చ నమపూర్వ్యాయ చ సూర్వ్యాయ చ నమపర్ణాయ చ పర్ణశదాయ చ నమరుద్గురమాణాయ చాభిఘ్నతే చ నమ ఆఖిదతే చ ప్రఖిదతే చ నమాయుషుకృద్భ్యోధనకృద్భ్యశ్చ వో నమః నమో వక్కిరికేభ్యో దేవానాభ్యహృదయేభ్యో నమో విచిందర్కేభ్యో నమో దిక్షిణకేభ్యో నమః నిర్హతేభ్యః ద్రాపే అంధసత్పతే దరిద్రనీలలోహిత ృజానామేషాం పశూనాం మాభేర్మోరోన్మోచన కించనామత్ ఇమారుద్రాయ తపసే ఏకపద్మినే క్షయద్వీరాయ ప్రభారామహేమతీ యథా తమసద్విపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాపురం యాదే రుద్ర శివా తను శివా విశ్వాహా భేషజీ శివృతస్య భేషజీతయా నోమృజీవసే పరిణో హేతి రుద్రస్య విద్యా పరిత్రేషస్య దున్నతిం మహీగాత్ అవస్థిరామగవద్భ్యస్తనశ్రమేగ్రస్థోకాయతనయాయమిళ మేనుష్టమశివ తమశివో నుమనాభవ పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్యం వసానాచారపినాకం బిభ్రదాగహి దికీరుద్రవిలోహిత నమస్తే అస్సు భగవ యాస్తే సహస్రగ్రేహేతయోన్యమస్మన్నివాపంతు తా సహస్రాణి సహస్రశో బాహ్వోస్తవ హేతయా తాసామీషానా భగవః పరాచీనా ముఖాకృధి అసంఖ్యాతా సహస్రాణి యే రుద్రాభిభూమ్యాం అగ్నిసహస్రయోజనే బధన్వాని తన్వసి అస్మిన్ మాహత్యార్ణవేంతరిక్షే భవా అధి తేషాగ్నిసహస్రయోజనే బధన్వాని తన్వసి నీలగ్రీవాశ్రితి కంఠాదివగ్నిరుద్రా ఉపశ్రితా తేషాగ్నిసహస్రయోజనే బధన్వాని తన్వసి నీలగ్రీవాశ్రితి కంఠా సర్వా అధక్షమాచరా ఏషాగ్నిసహస్రయోజనే బధన్వాని తన్వసి ఏ వృక్షేషు షష్ంజరా నీలగ్రీవా విలోహితా ఏషాగ్నిసహస్రయోజనే బధన్వాని తన్వసి ఏ భూతానామధీపతయో విశిఖాసత్వపర్దినా ఏషాగ్నిసహస్రయోజనే బధన్వాని తన్వసి ఏ పథాం పాతిరక్షిణ ఐలభృదా ఆయుర్యుధా ఏషాగ్నిసహస్రయోజనే బధన్వాని తన్వసి ఏ తీయర్థాని ప్రచరంతి సుఖాహస్తాని షంగిణా ఏషాగ్నిసహస్రయోజనే బధన్వాని తన్వసి ఏన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనాం ఏషాగ్నిసహస్రయోజనే బధన్వాని తన్వసి యజేతావంతశ్చ భూయాగ్నిసశ్చ దిశో రుద్రావీతస్థిరే ఏషాగ్నిసహస్రయోజనే బధన్వాని తన్వసి నమోస్సు రుద్రేభ్యో యే దివ్యేషాం వర్షమిషావః ఏభ్యో దశ ప్రాచీయర్దశ దక్షిణా దశ ప్రతీచీయర్దశోదీచీయర్దశోర్ధ్వాః ఏభ్యో నమో అస్సు తేనో మృళయం తేనో వంతు తేయం విష్మోయశ్చ నోద్వేష్టితమేషాం జంభే దద్మః నమోస్సు రుద్రేభ్యో యేంతరిక్షేయేషాం వాతయిషావః ఏభ్యో దశ ప్రాచీయర్దశ దక్షిణా దశ ప్రతీచీయర్దశోదీచీయర్దశోర్ధ్వాః ఏభ్యో నమో అస్సు తేనో మృళయంతు తేనో వంతు ేయం విష్మోయశ్చ నోద్వేష్టితమేషాం జంభేదద్మః నమోస్సు రుద్రేభ్యో యే పృథివ్యాం యేషామన్నమిషావః తేభ్యో దశ ప్రాచీయర్దశ దక్షిణా దశ ప్రతీచీయర్దశోదీచీయర్దశోర్ధ్వాః ఏభ్యో నమో అస్సు తేనో మృళయంతు తేనో వంతు ఏం విష్ణోయశ్చ నోద్వేష్టితమేషాం జంభే దద్మః ఓం నమో భగవతే రుద్రాయ ఓం ఇతి సప్తదశోధ్యాయః. అథ అష్టాదశోధ్యాయః. ఓం అస్మన్నోజ్జం పర్వతేషు శ్రియాణామద్భవోషధీభ్యో వనస్పతిభ్యో అధిసంవృతం పయాః తాం నయిషమోజ్జం ధృత్వమరుతస్తగ్నిరథాణామస్మగ్గస్తే కృణ్వయేతమోజ్జం జిష్మస్సం తే సుపృచ్ఛతు ఇమామే అగ్నజిష్టకాధేనవః సంతే కా చదశ చదశ చ శతం చ శతం చ సహస్రం చ సహస్రం చాయుతం చాయుతం చ నియుతం చ నియుతం చ అద్భుతంచుతం చ సముద్రస్భ్యంతాపరాధ్రశ్చామే అగ్నయుష్టాకాభేనవస్తముద్రాముష్మికే ఋతవస్తృతృస్థాస్థాృతృా ఘృతస్యుతో మధుస్యుతో విరాజో నామకామదుభా అక్షీయమానా సముద్రస్యత్వావకయాగ్నే పరివ్యయామసి ఆవతో అస్మభ్యగ్నే శివో భావా హిమస్యత్వాజరాయునాగ్నే పరివ్యయామసి ఆవతో అస్మభ్యగ్నే శివో భావా ఉపజ్వన్వపావేతసేవాతరణీష్వా అగ్నే పిత్తమపావాసి మండో కితాభిరాగహితే మన్నో యజ్ఞం పాభగవన్నగ్నే శివం కృధి అపామిదన్యయనగ్నే సముద్రస్య నివేశనం అన్యాగ్రస్తే అస్మత్తాపంతు హేతయః పావకో అస్మభ్యగ్నే శివో భావా అగ్నే పావక జ్యోతిషా మంద్రయా దేవజిహ్వయా ఆ దేవాన్ వక్షియక్షీత సన పావక దిగోగ్నే దేవా ఇహావాహ ఉపాయజ్ఞ హవిశ్చన పావకయాయశ్చితయృపాక్షామృతపుషసో నభానునా తోర్వన్నయామన్వేతూరణ ఆయోభృణేన తాదృశానో అజరా నమస్తే హరసే శోచిషే నమస్తే అస్తచ్యుషే అన్యాగ్రస్తే అస్మత్తాపంతు హేతయః పావకో అస్మభ్యగ్నే శివో భావా నృషదేవేణ సృషదేవేర్హిషదేవేత్మనసదేవేత్సర్విదేవే దేవా దేవానాయజ్ఞయాజ్ఞయానాగ్నసంవత్సరేణముపాభాగమాసతే అభూతాదో హవిషో యజ్ఞే అస్మిన్ స్వయం పీబంతు మధూనో ఘృతస్య ఏ దేవా దేవేష్వధీదేవత్తమాయన్యే బ్రహ్మాణ పురజేతారో అస్యా ఏభ్యో నరుతే పవసే ధామ కించననతే దిగో న పృథివ్యా అధిష్ణుషు ప్రాణదాపానదావ్యానదావచ్చోదావరిబోదా అన్యాగ్రస్తే అస్మత్తాపంతు హేతయః పావకో అస్మభ్యగ్నే శివో భావా అగ్నిశ్చిజ్ఞేన శోచిషాయా సద్యుష్మన్యత్రిణం అర్జన్నో వనుతే రయిం యమా విశ్వా భువానాని జుఃపదృశర్హోతాన్యసీవత్పితానా తాదిషాద్రవీణమిచ్చమాన ప్రతమచ్చదవరావేశీరాధీరధిష్టానమారంభణం కథమస్తి కథాసీత్ యతో భూమిం జనయన్ విశ్వకం మా విద్యావోన్నో మహినా విశ్వచక్షా విశ్వతశ్చక్షుత విశ్వతో ముఖో విశ్వతో బాహురుత విశ్వతస్మాత్ తం బాహుభ్యాం రమాదిసంపతత్రేయద్యా వా భూమి జనయన్ దేవయేకాః నిగ్రస్వనంక ఉసవృక్షయ్యా పృథివీ నిష్టదక్షు మనీషిణో మనరా పృచ్చతే దృగద్యదధ్యతిష్టద్భువానాని ధారయన్ ధామాని పరమాణి యావమాయా మధ్యమా విశ్వకం మన్నుతేమా శిక్షా సఖిభ్యో హవిషిస్వధావస్తయస్వతంగం మృధానః వా వాచస్పతిం విశ్వకం మానభూతయే మనోయుగం వాజే అద్యాహువేమ తనో విశ్వాహమానాని జోషద్విశ్వసం భూరవాసే సాధుకం వా విశ్వాకన్మన్ హవిషా వాృధానస్తయస్త పృథివీముద్యా ముఖ్యం తన్యే అభితస్తపత్నా ఇహాస్మాకం మఘవా సూరిరస్తు విశ్వాకన్మన్ హవిషా వర్ధనేన త్రాతారమింద్రామకృణోదయుధ్యం తస్మై విశ సమానమంత పూర్వీరయముగ్రో విహవ్యోయథాసక్షుషః పితామనసాహి ధీరో ఘృతమేనే అజనున్నం నామానే యజేదం తా అదదృఢం తపూర్వ ఆదిత్యా వా పృథివీ అప్రథేతాం విశ్వకం మా విమానా ఆద్విహాయ ధాతావీ ధాతా పారమోత సందృక్ ఏషామిష్టాని సమిషామాదం క్రియత్రాహత్త ఋషీన్ పరయేక బాహుః యోన పితా జనితాయో విధాతా ధామా నివేద భువనాని విశ్వా యో దేవానాం మధాయేకయేవ తగ్నేసం ప్రశ్నం భువానాయం తన్యా తాయజం తద్రవేణ్యేషమస్మాదిషాయ పూర్వే జరితారో న భూనా అసూర్తే సూర్తే రజసి నిషత్తే భూతాని సమకన్వన్నిమాని పరో దివా పరయేనా పృథివ్యా పరో దేవేభిరసూరైర్యదస్తి సర్గస్విద్గర్భం తమం దద్ర ఆపోయత్ర దేవాః సమపశ్యంత పూర్వే తమిద్గర్భం ప్రథమం దద్ర ఆపోయత్ర దేవాః సమగచ్చంత విశ్వే అజస్య నాభా అద్యేకమత్పీతం యస్మిన్ విశ్వాని భువనాని తస్థుః నతం వేదాథయ ఇమా యజానాన్యద్యుష్మాకమంతరం బభూవ నీహారేణ ప్రావేతా దృప్యా చ సుకృపా ఉత్తసాసశ్చరంతి విష్టకం మాష్టదేవ ఆదిగ్నం సర్వో అభవద్వితీయా ద్వితీయ పితాజలిషధీనామపాంగర్భం వ్యదధాత్పుత్రా ఆశుశిషా నా వృషభో న భీమో ఘనాఘనక్షోభానశ్చర్షణీనా సంక్రందానాని విషయే కబీర శతగ్సేనా అజయత్సాకమింద్రా సంక్రందానేనాని విషేణ జిష్ణునా ఆయుత్వారేణ దుచ్చవనేన ధిష్ణునా తదింద్రేణ జయత తత్సాహద్భ్యుషో నరయుషోహస్తేన విష్ణా సజిషోహస్తైస్తనేషంగ్యభర్వసీ సర్గస్రష్టా సయుభయింద్రో గణేన సర్గదృష్టజిత్సోమపావా ఆహు సద్యుగ్రధన్ వాప్లతేహితాభిరస్తా బృహస్పతే పరీదీయారథేన రక్షోహామిత్రాం అపబాధమానః ప్రభంజన్ సేనా ప్రమృణో యుధాజయన్ అస్మాకమేధ్య వితారథానాం ఫలవిజ్ఞాయస్థవీర ప్రవీరస్తహస్వాన్ మాజీసహ మానవుగ్రహ అభివీరో అభిసత్తాసభోజాజేత్రామింద్రరథమాతిష్ట గోవిత్ గోత్రభిదం గోవితం వజ్రబాహుంజయం తమజ్మ ప్రమృణం తమోజసా ఇమగ్నేసజాత అనువీరయద్భమింద్రగ్నేసఖాయో అనుసగ్నరభద్భం అభిగోత్రాని సహసా గాఢమానోదయో వీరశతమన్యురింద్రాః దుశ్చవనకృతనాశాళాయుద్ధోస్మాకేనా అవతు ప్రయుత్సు ఇంద్ర ఆసాన్నేతా బృహస్పతి దక్షిణాయజ్ఞ పురయే సోమా దేవసేనామవిభంజతీనాంజయంతీనాం మరుతోయంతగ్రం ఇంద్రస్య విష్ణో వరుణస్య రాజ్ఞాదిత్యానాం మరుతాగ్రశ్రద్ధా ఉగ్రం మహామానసాం భువనజ్జవానాం ఘోషో దేవానాం జయతాముదస్థాత్ ఉద్ధర్షయమఘవన్నాయుధాన్యుత్సత్వానాం మామకానాం మనాగ్రేసి ఉద్ధ్రహం వాజినాం వాజీనాన్యుద్రథానాం జయతాయ్యం సుఘోషాః అస్మాకమింద్రస్మృతేషు ధ్వజేష్వస్మాకయ్యాయుషవత్తాజయంతు అస్మాకం వీరావృత్తరే భవంతస్మాదేవాహవతాహవేషు అమీరాం చిత్తం ప్రతిలోభయంతి గృహాణాంగాన్యప్తే పరేహి అభిప్రేహి నిద్రాహృత్సుశోకై వందే నామిత్రాస్తమసాసచంతా అవశిష్టా పరాపదసరౌధే బ్రహ్మా సద్గ్రహితే దచ్చామిత్రాన్ ప్రపద్యస్తమామీషాం కంచనోచ్చీషః ప్రేతాజయతానర ఇంద్రో వశర్మ యచ్చతు ఉగ్రావస్సంతు బాహవో నాధిష్యాయథా సాతా అసౌవ్యాసేనామరుత పరేషామభ్యేతి నవోజసా స్పర్ధమానా తాం గోహతమసాపౌరతేన యథామి అన్యో అన్యం న జానన్ యత్ర బాణా సంపతంతి కుమారావి శిఖాయి వా సన్నయింద్రో బృహస్పతిరవేతి శర్మ యచ్చతు విశ్వాహ శర్మ యచ్చతు వర్మాణితే వర్మాణాచ్ఛాదయా విసోమస్వా రాజాపృతే నామోవస్తాంర్వరీయో వరుణస్తే ప్రణోతు జయం సంతాను దేవానాదంతు ఉదేనముత్తరాన్నయాఘృతేనాహుతా రాజస్పోషేణ సజ్ఞేషేదప్రజయా బహుంక్రీధి ఇంద్రేవం ప్రాతరాన్నాయస జాతానామసద్వశీ సమేనం వచ్చసా సృజదేవానాం భాగదాసత్ యశ్చాత్మో గృహే హవిస్తమగ్నే వర్ధయాత్మ తస్మై దేవా అభిద్రవన్నయం చ బ్రహ్మణస్పతీ ఉదుత్వా విశ్వే దేవాగ్నే భరం సుచిత్తీభిః సనో భవ శివస్త్వగ్నే సుప్రతీకో విభావాసుః పంచదిశో దైవీరయజ్ఞమావంతు దేవీరపామాతిందర్మతిం బాధమానా రాజస్పోషే యజ్ఞపాతి మా భజంతి రాజస్పోషే అధియజ్ఞాస్తాత్ అమిద్యే అగ్నా అధీవా మహానముక్తపత్రయేభ్యో గృభీతః సత్తం ధర్మం పారిగృహ్యాయజంతోజ్యాయ్యమయజంత దేవాయ్యాయత్రే జోష్ట్రే దేవశ్రీ శ్రీమాణశతపాయా పరిగృహ్యా దేవాయుమాయం దేవాదేభ్యో అధ్వర్యంతో అస్సు ీతగ్నహవిశ్రామితగ్నసామితాయజద్ధి తురీయో యజ్ఞోయత్రహవ్యమేతి తలో వాత ఆశిషో నో జుషంతా సూర్యరస్మిర్హరికేశ్రాజ్యోతిషాజాజస్వూషా ప్రసవేయాతి విద్వాన్ సంపశ్యన్ విశ్వాభువానాని గోపా ఆత్మాపప్రివాన్ రోదసీ అంతరిక్షం విశ్వాచీరభిచష్టే ఘృతాచీరంతరా పూర్వమపారం చేతు ముద్రో అరుణస్సోపన్న పూర్వస్యోని పితురాలీరేషా మధ్యే దివోనిస్మిరత్మాక్రమేరస్వాత్యంతౌ ఇంద్రం విశ్వా అవీవృధన్ సముద్రం వ్యాచ సంగిరా రథీతమగ్నరథీనా వాజానాపతి దేవోర్యజ్ఞ ఆచరక్షత్సుమ్నహోర్యజ్ఞ ఆచరక్షత్ యక్షాదగ్నేవో దేవాచవక్షత్ వాజస్చమాత్మసవోగ్రావేణోదగ్రభీత్ అదా తపత్నానింద్రో మే నిగ్రాభేణాధరాగ్రాభం చ నిగ్రాభం చ బ్రహ్మా దేవా ఆవీవృధన్ అదా సపత్నానింద్రాగ్నిమే విశోచీనా వ్యశ్యతాం క్రమధ్వమగ్నిముఖ్యగ్నేహస్తేషమిభ్రాత దివస్పృష్టగ్రస్వర్గత్వా విశ్వాదేవేభీరాధ్వం ప్రాజీమను ప్రతిసంప్రేహీ విద్వానగ్నేరగ్నే పురో అగ్నిధ్వమేహ విశ్వా ఆసాదీద్యా నో విభాహ్యోర్జన్ నో దేహి ద్విపదే చతుష్పదే పృథివ్యా అహముదంతరిక్షమారూహమంతరిక్షాద్దివమారూహం దివో నాకస్య పృష్టాస్మజ్యోగీరగామహం పర్యంతోనాపేక్షంతమాద్యాగ్రోహంతిరోదసీ యజ్ఞే విశ్వతో ధారగ్నేషు విద్వాగ్నేషోమితేభిరే అగ్నేత్రేహి ప్రథమో దేవ యతాం రక్షద్దేవానామృతమత్యానాం యక్షమానా భృగోభిస్వజోషా స్వర్యంతు యజమానా స్వస్తి నక్తోషా సా సమానసా విరూపే ధాపలే కేశిశువేకగ్నేశమీచి జాభాక్షామా రుక్మ అంతర్విభాతి దేవా అగ్నిం ధారయంద్రవినోదాః అగ్నే సహస్రాక్షసతమూర్ధన్ సందే ప్రాణసహస్రం జానాహస్రస్య రాజయీషి శ్వేతస్మై తే విధే భవాజాయ స్వాహా సుపర్ణోసి గరుత్మాన్ పృష్ఠే పృథివ్యాశ్చీరా భాసాంతరిక్షమాప్రేణ్యోతిషాదివముత్తరభానతేజసాది సముద్రగ్రహ ఆజుహ్వానసుప్రతీక పురస్తాదగ్నే స్మయోనిమాసీదసాధుయా అస్మిన్ సహస్రే అభ్యుత్తరస్మిన్ విశ్వే దేవాయజమానశ్చ సీదత పితుర్వరేణ్యస్ చిత్రామాహంగ్రేణేషు మతి విశ్వయన్యామశ్చంగో అదోహత్రపీరాగ్ని సహస్రభారా ప్రయసా మహీంగా విధేమ తే పరమే జన్మన్నగ్నే విధేమస్తోమైరవరే సహస్రే యస్మాజ్యోనే రుదారీథాయేతం ప్రత్యేహవీ ద్వేషీజుహురే సమిధ్యే రేద్భో అగ్నే వీరి పురోనోజస్రయా సూర్మ్యాయమిష్టా స్వాగ్నసస్వం తగుపాయం త్రివాజాహ అగ్నేమద్యాన్న స్తోమయే క్రతున్న భద్రగ్నిస్పృతం విద్యామాతవోహై చిత్యంజుహో విమనసాధృతేనయథా దేవా ఇహాగమన్ దీతిహో అత్రారతావృధాః పత్యే విశ్వస్య భూమానో జుహో మే విశ్వకర్మణే విశ్వాహాదాభ్యగ్నేహమిః సప్తతే అగ్నే సమిధ సప్త జిహ్వా సప్త ఋషయ సప్త ధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాయజంతి సప్తయో నీరాపేణ స్వృతేన స్వాహా శుక్రజ్యోతిశ్చిత్రజ్యోతిశ్చ సత్యజ్యోతిశ్చజ్యోతిష్మాభ్యశ్చ శుక్రశ్చతపాశ్చాత్యగ్నిహా ఈదృంగాన్యాదృంగ సదృంగ ప్రతిసదృంగ వితశ్చ సంవీతశ్చ సభారా ఋతజిచ్చ సత్యజిచ్చ సేనజిచ్చ సుషేణశ్చ అంకే మిత్రశ్చ దూరే అమిత్రశ్చ గణః ధృతశ్చ సత్యశ్చ ధృవశ్చ ధరుణశ్చ ధర్తా చ విధారయః ఈదృక్షాస ఏతాదృక్షాస ఊషుణః సదృక్షాస ప్రతిసదృక్షాస ఏతానా వికాసశ్చ సంవీతాసో నో అద్య సభారసో మరుతో యజ్ఞే అస్మిన్ సతావాగ్రశ్చ ప్రఘాసీ చ శాంతపనశ్చ గృహమేధీ చ శీలీ చ శాకీ చోజ్యేషీ ఇంద్రం దైవీయద్విషో మరుతో నో వత్మానో భవన్యతేంద్రం దైవీయద్విషో మరుతో నో వత్మానో భవన్ ఏవమిమయ్యజమానం దైవీయశ్చవిషో మానుషీశ్చానో వత్మానో భూయాసుః ఓం ఇతి అష్టాదశోధ్యాయః.